పరిహరు నమి తరుతావు పర్యాది తాదస్తరుగో కేగ్లి చునామే నాయాది మువత్తరామి జుంగణ హసినదా ద కుసే హార పసర బాదీ యటోల్ పద్పతి పాబందా జిందగై కీ ఔ శుకుర్ శుకుర్ చి ఖ్యాలు నమే ఆజాది ఔ ఖ్వార్ హవీ చిదహాది గుండే బహర్ బఖ్తవర్ దిచే సోక్ తాజ్డకే అబాద్ ఖాతిర్ దే యారే ఓర్ లపకార్ దే ఖ్యాల్ జమాద్ బేతాబే ఓర్ లపకార్ దే ఖ్యాల్ జమాద్ బేతాబే ఓర్ లపకార్ దే ఖాతిర్ దే యారే ఓర్ లపకార్ దే ఖాతిర్ దే యారే ఓర్ లపకార్ దే సూద్ మే దస్ పర్లి పగులు సూద్ మే దస్ పర్లి పగులు కలయ కలయ వర్ల పకార్ దే ఖ్యాల్ జమాద్ బేతాబే వర్ల పకార్ దే లఖాతి దది యారె వర్ల పకార్ దే లఖాతి దది యారె వర్ల పకార్ దే టూటి టూటి దడగే బమీరా తుల్సీ టూటి టూటి దడగే బమీరా తుల్సీ టూటి టూటి దడగే బమీరా తుల్సీ యో నజర్ దలి బనె ఓర్ లపకార్ దే ఖ్యాల్ జమాద్ బేతాబే ఓర్ లపకార్ దే లఖాతి దది యారే ఓర్ లపకార్ దే లఖాతి దది యారే ఓర్ లపకార్ దే کم بد هادي دو مر غم کړي تا کی کم بد هادي دو مر غم کړي تا کی کم بد هادي دو مر غم کړي تا کی کم بد هادي دو مر غم کړي ادا یاله بر پکاده خیال زما د بے تاب بے تاب ور لا پکار دے لخاتې د دې یار ور لا پکار دے لخاتې د دې یار ور لا پکار دے درمان د درد می په دردونو باندې لو بکري زما ماسومو ارمانونو باندې لو بي کوي پخپل وطن کې يې خالق پر لورا بني سوچ زم گلزارونو باندلو بے کبھی تاد خائز دلے بنووی نورا سا مشغلا ہو بس پس پلو گریبانونو باندلو بے کبھی یو کلی بال ساد مینو حدیث پوہے دو د دې خار خپل پزړونو باندې لوبي کوي